అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండగంట. కనిపించవో అందించవో తోడు నా చెలి రోజా చేనేనేని. కళ్ళల్లో నీవే, కన్నీట నీవే, కనుమూస్తే నీవే, ఎదలో నిండేవే. కనిపించవో అందించవో తోడు. చెలియ చెంత లేదులే, చల్లగాలి ఆగిపో, మమత దూరమాయని చందమామ దాగిపో. పురుల సిరులు లేవులే, పూలవనం వాడిపో. తోడు లేదు గగనమా, చుక్కలాగా రాలిపో. మనసులోని మాట ఆలకించలేవా, వీడిపోని నీడని నిన్ను చేరనీవ. కనిపించవో అందించవో తోడు నా చెలి రోజా, నాలో ఉన్నావి నిన్నే తలిచేనేని. కళ్ళల్లో నీవే, కన్నీట నీవే, కనుస్తే నీవే, ఎదలో నిండేవి. కనిపించవో అందించవో